త్రిలోక దైవం. త్రిత్వైక దేవం. పితా పుత్ర పవిత్రాత్మం. శరణం శరణం శరణం. చుచూనాడయా మెస్సయాసుడు, పచ్చిక బయళ్లలోన మనలమేపను భక్త యోహాను ప్రకటించిన మెస్సయాసుడు. వచ్చుచూనాడయా ప్రభుదారిని సిద్ధపరచండి, ప్రభుతో వను తీర్చిదిద్దండి. ప్రభుదారిని సిద్ధపరచండి, ప్రభుతో వను తీర్చిదిద్దండి. ప్రతిలోయను పూడ్చివేయండి, ప్రతి కొండను చదును చేయండి. ప్రతిలోయను కొండను చదును చేయండి. ప్రతి కొండను చదును చేయండి. వచ్చుచున్నాడయా మెస్సయాసుడు, పచ్చిక బయళ్లలోన మనలమేపను భక్త యోహాను ప్రకటించిన మెస్సయాసుడు. యెషయ్య ప్రవక్త మాట నెరవేర్చగను వచ్చుచున్నాడయా. వక్ర మార్గము చక్కపరచండి, కరుపు మార్గము నునుపు చేయండి. వక్ర మార్గము చక్కపరచండి, కరుపు మార్గము నునుపు చేయండి. పవిత్రాత్మలో ఇక స్నానము ధరండి, మారు మనసుతో పిల్లలు జీవించండి. పవిత్రాత్మలో ఇక స్నానముందరండి, మారు మనసుతో పిల్లలు జీవించండి. మారు మనసుతో పిల్లలు జీవించండి. వచ్చుచున్నాడయా మెస్సయాసుడు, పచ్చిక బయళ్లలోన మనలమేపను భక్త యోహాను ప్రకటించిన మెస్సయాసుడు. యెషయ్య ప్రవక్త మాట నెరవేర్చగను వచ్చుచున్నాడయా.